ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావకం జపే నిత్యం అక్షయం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. రశ్మిమంతం సముజ్జల్తం దేవాసుర నమస్కృతం పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం. సర్వదేవాత్మకోహ్యేషస్తేజస్వీ రశ్మిభావనః యేష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః యేష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధః ప్రజాపతిః మహేంద్రోధనథః కాలో యదుస్సోమోహ్యపంపతి. పితరో వసవసాధ్యాహ్యశ్వినౌ మరుతో మనుకు పితరో వసవసాధ్యాహ్యశ్వినౌ మరుతో మనుకు వాయుర్వన్హిః ప్రజాః ప్రాణా ఋతుకర్తాః ప్రభాకరః ఆదిత్య సవితా సూర్యః ఖగః పూషా గభస్థిమాన్ సువర్ణ సదుశోభాను హిరణ్యరేత దివాకరః. హరిదస్వ సహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనశంభుస్వస్తమాతాండ హంసుమాన్ హిరణ్యగర్భశిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖశిశిరనాశినః. వ్యోమనాథస్తమోభేది రుగ్ణజుస్సామపారగః ఘనవృష్టిరపం మిత్రో వింధ్యవీథి ప్లవంగమగ ఆతపీమండలీ మృత్యుః పింగళసర్వతాపనగ కవిర్విశ్వో మహాతేజ రక్తసర్వభవోద్ధవగ నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. జయాయ జయ భద్రాయ హర్వస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషం పతయే నమః. తప్త చామీకరాభాయ వన్మయే విశ్వకర్మణే. తప్త చామీకరాభాయ వన్మయే విశ్వకర్మణే. సమస్తమోభిజ్ఞాయ నమస్తమోభిజ్ఞాయ రుచయే లోకసాక్షిణే.